72 శిష్య పరీక్ష. ఈ వశిష్ఠుడు నిత్యానుభూతమై నెత్తిమీద కూర్చున్న ఈ జగత్తును ఆభాస అనటం ఎలా, లేనే లేదనడం ఎలా? శ్రీరాముడు గురుదేవ, కారణం లేకుండా ఏ కార్యమూ పుట్టదు. కారణం నుంచి కార్యం పుట్టేందుకు రెండే విధానాలు, ఒకటి పరిణామం, రెండు వివర్తం. జగత్తుకు మూలమైన పదార్థం ఒకటి ఉందనుకుందాం. అది అవయవ సహితమన్నా కావాలి, అవయవ రహితమన్నా కావాలి. అది అవయవరహితమైతే దానికి పరిణామం జరిగేందుకు వీలులేదు. అది అవయవ సహితమైతే దానికి జగద్రూపంగా పరిణామం సంభవించవచ్చు. కాని పరిణామ ప్రక్రియలో కార్యం పుడితే ఇక కారణస్వరూపం అక్కడ ఉండదు. చెట్టును కొట్టి బొమ్మగా చెక్కిన తరువాత ఇక చెట్టు చెట్టుగా ఉండడం సాధ్యం కాదు. కనుక జగత్తు పుట్టిన తరువాత మూలకారణమైన పదార్థం నశించిపోయిందని చెప్పాలి. అలా చెబితే ఆ మూల పదార్థం గూడా నశించేవాటి జాతిలోకే చేరుతుంది. అంటే జగత్తులో భాగమైపోతుంది. జగత్తులో భాగం జగత్తుకు మూలకారణం ఎట్లా అవుతుంది? అది అసంభవం. కనుక ఆ మూల పదార్థం అవయవ సహితమనటానికి వీలులేదు. కనుక ఆ మూల పదార్థం అవయవరహితమే అయి ఉండాలి. అలా అయితే జగత్తు దానిలోంచి వివర్త ప్రక్రియ ద్వారానే జన్మించి ఉండాలి. ఆ మాట ఒప్పుకుంటే జగత్తు ఆభాసమని, మిథ్యా అని ఒప్పుకున్నట్టే. ఇంతకంటే వేరే మార్గం లేదు. గనుక జగత్తు నిత్యానుభూతమై నెత్తిన కూర్చున్నా సరే అది మిథ్య కాక తప్పదు. దానికి మూలమైన పదార్థం పేరు బ్రహ్మ. అది జడమా చేతనమా అని ప్రశ్న నేను అనబడే చేతన పదార్థం జడంలోంచి పుట్టడం అసంభవం. కనుక బ్రహ్మ జడం కావడానికి వీలులేదు. అది చేతనస్వరూపమే. ఆయసర్ 150. మూలభూతమైన ఆ చేతనస్వరూపమే ఒక్కొక్క క్షణంపాటు వివర్తాన్ని పొంది ఒక ఆతివాహిక సూక్ష్మ శరీరాన్ని ధరించినట్లు తనకు తనే కనిపిస్తుంది. ఆ ప్రథమ వివర్త రూపం పేరు హిరణ్యగర్భుడు. ఆ హిరణ్యగర్భుడు ఆ క్షణకాలంలోనే ద్విపరార్థకాల మనబడే చతుర్ముఖ బ్రహ్మయుష్య కాలాన్ని దర్శిస్తాడు. వశిష్ఠుడు, ఇది ఎలా సంభవం? దీనిని నమ్మడం ఎలా? శ్రీరాముడు, మీ స్వప్నాన్ని బట్టే దీన్ని నమ్మాలి. మీ స్వప్నానుభవంలో ఒక్క క్షణంలోనే ఏళ్ల తరబడి కథ నడిచిపోతోంది. ఇది సంభవమైనట్టే అది సంభవం. కనుక యథార్థ స్థితి ఏమిటంటే మిథ్యగా ఏర్పడిన ఈ జగత్తులో మొదటి మిథ్యా జీవుడు హిరణ్యగర్భుడు. వీడి ద్వారా జరిగే సృష్టి కూడా మిథ్యగానే కొనసాగుతోంది. అంతకు మించి ఇక్కడ ఏమీ లేదు. వశిష్ఠుడు, మిథ్యా మిథ్యా అంటున్నావు. మిథ్యాత్వం అనే ఈ ధర్మం జగత్తుకు సంబంధించినది అనేగదా నీ అభిప్రాయం? జగత్తు నిజంగా లేనిదైతే దానికి మిథ్యాత్వం అనే ధర్మం మాత్రం ఎలా అతుకుతుంది? శ్రీరాముడు, మీరు వాదాలలోకి వెళుతున్నారు. వాటిలోకి వెళితే అసలు తత్వం వాక్కులకు అందనిది కనుక దానిని ఎంతో కొంత వివరించడం కోసం అనేక రకాలుగా చెప్పవచ్చు. అధిష్టాన సత్తా దృష్టిలో జగత్తు సత్యమే అనవచ్చు. ఆరోపిత జగద్దృష్టితో జగత్తు మిథ్య అనవచ్చు. మిథ్యాత్వానికి స్థానం లేదనే దృష్టితో జగత్తులో మిథ్యాత్వము లేదు, సత్యత్వము లేదనవచ్చు. ఏదీ తేల్చి చెప్పలేం కనుక అనిర్వచనీయం అనవచ్చు. ఇవన్నీ మూలతత్వాన్ని అర్థం చేసుకోవడంలో ఉండే దృష్టి భేదాలను బట్టి వచ్చే పేర్లు. నిజమైన తత్వవజుడు బాహ్య దృష్టిని వదిలి చరమసాక్షాత్కార వృత్తిలో స్థిరపడిపోయి తనలో తనే శాంతంగా ఉండిపోతాడు. వశిష్ఠుడు, అది గాదయ్య. పెద్ద మట్టి చెట్టు చిన్న విత్తులో ఇమిడి ఉందంటున్నారు గదా. అలాగే ఈ ప్రపంచమంతా పరబ్రహ్మలో ఇమిడి సూక్ష్మంగా ఉందని ఎందుకు చెప్పరాదు? అలా చెబితే ఈ జగత్తు సత్యమే అని సమన్వయం చూపించవచ్చునుగదా. శ్రీరాముడు, అసలు చెట్టు విత్తులో ఇమిడి ఉంటుందనే మాట ఎంతవరకు సమంజసమో ఆలోచించాలి. చెట్టు చెట్టుగానే ఉండి పొట్టిదై విత్తు కడుపులో దాక్కుందని ఎవరూ అనలేరు. ఏదో సూక్ష్మాణువుల రూపంలో అది బీజంలో దాగి ఉందని చెప్పాలి. బీజంలో ఉన్న సూక్ష్మాణువులు బీజానికే అవయవాలు అవుతాయి. మొత్తం కలిపితేనే అది బీజం. ఇక అక్కడ చెట్టుకి స్థానం ఏది? కనుక విత్తులో చెట్టు దాగి ఉందనడం అంతా సముచితం కాదు. ఈ విచారణను పక్కన పెట్టి విత్తులో చెట్టు దాగి ఉందని అంగీకరించినా బ్రహ్మ జగత్తుల విషయంలో విత్తు చెట్టు ఉదాహరణ అతకదు. ఎందుకంటే చెట్టు విత్తు కడుపులో ఉన్నప్పుడు సూక్ష్మానురూపంలోన కనిపించి ఆ తరువాత జల కణాలను మట్టి కణాలను కలుపుకొని వృక్షంగా పెరుగుతోంది. ఈ జగత్తు ఈ రూపంలో సృష్టి కావడానికి ముందు పరబ్రహ్మ కడుపులో మరేదో సూక్ష్మ రూపంలో ఉందనడానికి సాక్ష్యాలేమీ లేవు. ఒకవేళ ఉన్నా అది మళ్లీ స్థూల రూపంగా పెరిగేందుకు ఇటు విత్తు స్థానీయమైన పరబ్రహ్మకు అటు వృక్ష స్థానీయమైన జగత్తుకు భిన్నంగా జలాణువుల వంటి పదార్థాలు వేరే ఉండటం సంభవం కాదు. కనుక బీజాంకురోదాహరణం ఇక్కడ పని చేయదు. వశిష్ఠుడు ప్రళయకాలంలో ఈ జగత్తంతా సూక్ష్మ రూపంలో పరబ్రహ్మలోనే దాగి ఉందని ఎందుకు చెప్పరాదు? శ్రీరాముడు పరబ్రహ్మ అవయవ సహితం కావడానికి వీలు లేదని ఇందాకనే నిరూపించుకున్నాం. వికారమే లేని నిరవయవ పదార్థంలోంచి వికార సహితమైన సవయవ పదార్థం పుట్టడం సాధ్యం కాదు. అలాగే ఆకారం లేనిదానిలోంచి ఆకారం గలది పుట్టడం కూడా అసాధ్యమే. బ్రహ్మ నిరాకారము నిరవయవము. ఆయసర్ 151 అని తేలిపోయింది గనుక సాకారము సవయవము అయిన పదార్థం ఎంత సూక్ష్మమైనా దానిలో చేరడానికి వీలేలేదు. వశిష్ఠుడు పోని మన మనస్సులో నాటుకున్న కొన్ని ఆలోచనలే క్షణికంగా సాకారాలే స్వప్నంగా రూపొందినట్టుగా ఈ జగత్తు కూడా క్షణిక విజ్ఞానం యొక్క సాకార స్వరూపమే అనవచ్చుగదా. ఇది బౌద్ధుల ప్రక్రియ. శ్రీరాముడు అలా చెబితే జాగ్రదశలో ఉన్న ఆలోచనే స్వప్నదశలో స్థూల పదార్థమైందని చెప్పినట్టు అవుతుంది. జాగ్రదశలో ఉండే ఆలోచనకి అక్కడ ఉండే స్థూల పదార్థాలకి అవినాభావ సంబంధం ఉంది గనుక జాగ్రత్త పదార్థాలే స్వప్న పదార్థాలుగా మారాయని చెప్పినట్టవుతుంది. అంటే జాగ్రత్ ప్రపంచమే స్వప్న ప్రపంచంగా మారిందని చెప్పినట్లాతుంది. వశిష్ఠుడు అది ఒప్పుకుందా. స్వప్నాలు ఇంచుమించు జాగ్రత్ ప్రపంచాలు లాగానే ఉంటున్నాయి గదా. శ్రీరాముడు నాకు స్వప్నంలో ఒక వెంకయ్య మరణించినట్లు ఆయనను దహనం చేసినట్లు కనిపించింది. మరునాడు నిద్రలేచి చూస్తే వెంకయ్యగారు రాయిలాగానే ఉన్నాడు. జాగ్రత్తు స్వప్నము రెండూ ఒకటే అయితే వెంకయ్యగారు మళ్లీ ఎట్లా బ్రతికాడు? కనుక స్వప్నంలో పుట్టేది క్రొత్త ప్రపంచమేనని ఒప్పుకోవాలి. అందుకే ఈ ప్రపంచం క్షణిక విజ్ఞానం యొక్క సాకార స్వరూపం కావడానికి వీలులేదు. వశిష్ఠుడు మొత్తం మీద నీ విచారణ అంతా స్వప్నం మీద ఆధారపడి సాగుతోంది. ఒకడికి స్వప్నాలే లేవనుకో, వాడి దృష్టిలో ఈ జగత్తు ఎలా ఉంటుంది? శ్రీరాముడు స్వప్నమే లేనివాడెవడున్నాడీ లోకంలో? వశిష్ఠుడు స్థూల శరీరంలో ఉన్న మనబోటివాళ్లకి స్వప్నాలు ఉంటాయని, ఇది పోతే ఇక కలలే ఉండవని కొందరంటున్నారు. ఇది చార్వాకుల మతం. పొట్. శ్రీరాముడు అది యోగుల అనుభవానికి సమ్మతమైనది కాదు. పిశాచల వంటి జీవులు కొన్ని ఉన్నాయని, వాటికి స్థూల శరీరం లేదని, అవి సూక్ష్మ పంచభూతాలతో ఏర్పడిన సూక్ష్మ శరీరాలతోనే సంచరిస్తూ ఉంటాయని, వాటికి కూడా స్వప్నాలు ఉన్నాయని యోగులు చెబుతున్నారు. వారి మాట కాదనడానికి వీలు లేదు. కనుక ఎవరికైనా సరే ఈ ప్రపంచం స్వప్నతుల్యమే. ఇది పరబ్రహ్మలోంచి వివర్త ప్రక్రియలో జన్మించినదే. అందుకే ప్రపంచంలో కనిపించే ప్రతిదీ పరబ్రహ్మ స్వరూపమే అవుతోంది అని నాకు అర్థమవుతోంది. ఈ అనుభవం నాకు స్థిరపడింది. అయితే ప్రపంచం విషయంలో నాలుగు రకాల దృష్టులు ఉన్నాయి. అజ్ఞ దృష్టి, వివేక దృష్టి, ముక్త దృష్టి 1, 2, 3, 4. భూమికాక్రమ దృష్టి అసత్యత్వ స్థితి నుంచి బ్రహ్మత్వ స్థితికి చేరుకుంటుంది. ఈ బ్రహ్మకే మరో పేరు ఆకాశం. గురుదేవా, మీరు అదే స్థితిలో ఉన్నారు, నేను అదే స్థితిలో ఉన్నాను. దీనిలో జగత్తు సత్యం, దీనిలో జగత్తు మిథ్య, దీనిలో జగత్తు బ్రహ్మ, దీనిలో సాధకుడు అధిరోహించే జ్ఞానభూముకను బట్టి జగత్తు క్రమంగా ఖమహం ఖం భవాన్ చిత్ ఖం జగత్ ఖం ఖం ఖమేవ చ. ఆయసర్వ్ 152. చిదాకాశేకతామేత్య భజైకాకాశరూపతాం నీ డొట్ ఉ డొట్ స 1-9 శ్లో 62. తా నేను ఆకాశాన్నే, మీరు ఆకాశమే, చైతన్యము ఆకాశమే, జగత్తు ఆకాశమే, ఆ ఆకాశము ఆకాశమే. మీరు చిదాకాశ స్వరూపాన్ని పొందండి. ఆ చిత్తనే మాట కూడా అక్కర్లేదు. కేవలం ఆకాశ స్వరూపాన్ని పొందండి. డొట్ ఆకాశము అంటే ఏ దృశ్యము లేని, ఏ మాటలకు అందని స్థితి గురుదేవా. మీరు అలాంటి స్థితిలో ఉండే నాకు ఈ బోధ చేశారు. అందుచేత మీకు పరబ్రహ్మ భావంతో నమస్కరిస్తున్నాను. మీ అనుగ్రహం వల్ల నాకు ఇది బాగా తెలుస్తోంది. రాముడు అనే నేను లేను, నా ఇంద్రియాలు లేవు, ఈ ఘటపటాదులేవీ లేవు. ఆకాశం ఒక్కటే ఉంది, అదే చిదాకాశం, అదే బ్రహ్మాకాశం. ఇక్కడ విచిత్రమేమిటంటే ఈ మాటలన్నీ నా తల్లి గొడ్రాలు అన్నట్టున్నాయి. ఇలాంటి వాక్యాలకు వాదసభలలో చాలా వ్యతిరేకత వస్తూ ఉంటుంది. ఈ విషయం వాదాలతో తేలేది కాదు. ఈ మాటల సారం ఆత్మానుభవ వేత్తలకే తెలుస్తుంది. అలాంటివారి సభలోనే వీటికి విలువ ఉంటుంది. ఇక్కడ మరో విచిత్రమేమిటంటే ఈ స్థితి మనోవాక్కులకు అతీతమైనదే అయినప్పటికీ, దీని విషయంలో కాష్ఠమౌనమే సమంజసమైనప్పటికీ, తగిన చోట దీనిని గురించి వివరించి చెబితేగాని తత్వజ్ఞానం కలగటం లేదు. ఇక్కడే నాకు చిన్న సందేహం ఉంది. మనోవాక్కులకు అందని ఆ పరతత్వాన్ని ఈ శాస్త్రవాక్కులు ఎలా అందించగలుగుతున్నాయా అని, దీనిని మీరే తేల్చి చెప్పాలి.